జీవంద్రాయమానం విశ్వేర్దేవేర్జీవరాజనం పరిపాణం పురుషాణం పరిపాణం గృహామసి అశ్వానామర్వరాయే ఉదాదే పరిపాణం యాదుశంభరమాంజన ఉదామృతం వేక్షాభో అసి దీవోజనమో హరితభేషజం యస్యాంజన ప్రదర్పస్యంగమంగం పరస్పరో తతో యక్ష్మం వివాహదత ఉగ్రో మధ్యమదీవ నైనం ప్రాప్నోలిహపధోనగృత్యానాభిశోచనం నైనం మిష్కంధమస్తు దేయస్వాలిభర్త్యాంజన అసన్మంత్రాద్దుష్వప్న్యాద్దుషుగామార్చమారాజుగా దుర్హార్దశ్చక్షురోగోరాత్తస్మాన్న పాహ్యాంజన ఇదం నిర్వాణాంజన సత్యం వక్ష్యామి నామృతం సమేయాశ్వం గామః మహాత్మానం తమ పూరుష త్రయో దాసాంజనస్య సక్మా బలాధారై వైశిష్ట పర్వతానాం త్రిగతం నామ దేవిదా యదాంజనంద్రైరకులం జాతం హిమవదస్మై యాతోంశ్చ సర్వాంజంభయత్ సర్వాక్షయాతుధాన్యాః యదివాసీతైరకులం యదీరామురముచ్యసే ఉభేదే భద్రేణాం నీతాభ్యాం నః పాహ్యాంజన వాతాజ్జాతో అంతరిక్షాద్ విద్యుదో జ్యోతిషస్పరి శంఖకృశ్రతోరోచనానాం సముద్రాదధీరగ్నిహే శంఖేన హత్వా రక్షాహం సత్రిణో విషహామహే శంఖేనామీ వామాజిం శంఖేనోత సదాన్వాహ శంఖో నో విశ్వభేదశ్రిదన పాత్రం భాద వివిజాత సముద్రయస్యం ధృతస్పరిణా సమోహిరణ్యశ్రదరణో మణి సముద్రాజ్జాతో మయర్వృత్రాజ్జాతో దీవాకరః సోమాన్ సర్వత ప్రాదుహేత్యాదేవాసురేభ్య హిరణ్యానామేవోమాత్మధీరే తమసి దేవానామస్తి కృశానం భూమత్యప్సాంతే వర్ధామ్యాయుషే వర్చీర్ఘాయుత్వాయారాయర్షస్వాభిరక్షతు అనడ్వాన్ధార ప్రతిశర్వీర నడ్వాన్ విశ్వంభువేష అనడ్వాయింద్రస్తపశుభ్యో విచష్టే ధృవాన్ చక్రో విలీనే అధ్వన భూతం భవిష్యద్భువనాదుహాన సర్వా దేవానాంతర దివ్వతారి ఇంద్రో జాతో మనుష్యే సుందర్ఘర్మస్తోషాన సుప్రజా సన్ సౌదారేణ సర్గ్యోనాష్ణీరాజనృహో విజానన్ అనడ్వాందోహే సుకృతస్య లోకైనం జాయే దివమాన పురస్తాద్ పర్జన్యోధారా మరుత ఊధో అస్య యజ్ఞప్రయో దక్షిణాదో అస్య యజ్ఞపాదర్మయజ్ఞోనాశ్చాతేన ప్రాతిగ్రహీత యో విశ్వయత్నిష్టర్మా ధర్మన్నో భ్రూతరదయమష్టతుష్పాత్ దేవాస్వరారోహిత్వా శరీరమృతస్యనాభిం ఏన యేష్వదుగుతస్య లోకం ధర్మస్య ఉపేనాయ ఇంద్రో రూపేణాగ్నిర్వహేణ ప్రజాపాయ పరమేష్ఠీ విరాట్ విశ్వానరే అక్రమద వైశ్వానరే అక్రమద అక్రమద సోదృంహయోధారేత మధ్యమేతదోయత్రైషమీత ఏతావాదస్య ప్రాచీర్ణం యావాన్ ప్రత్యంగమాహీత యో వేదానోదోహాన్ సప్తానోపదస్వర ప్రజాకం చాప్నోతి సప్త ఋషయో విదు పద్భిస్తేజన వక్రామందిరాజంగాఖిలన్ శమేనాష్టాభిగచ్చద ద్వాదశాయ్రహ్మలో వేద తద్వాడుహో వ్రతం దుహే సాయం దుహే ప్రాతర్దుహే మధ్యం దీనం పరి దోహాయ సంయమితాన్ విద్మానోరస్వ రోహణ్యసి రోహణ్యస్తిన్నస్ రోహణి రోహేదమరుంధతి యత్తేష్టమస్తిరేష్టమాత్మని దాతా తద్భద్రజా పునఃస్కందరుషా పరుః సందే వజ్రవజ్ఞావధు సమూతే పరుషా పరుః సందే మాంసస్య విశ్వస్తం సమశ్చ వీరోహతు వజ్రవజ్ఞాసంధీయాం చర్మణా చర్మ రోహతు అశుక్తే అస్థి రోహతు మాంసం మాంసేన రోహతు లోభనాం నాసంకల్పయాత్మజా సంకల్పయాత్మజం అశుక్తే అస్థి రోహతు చిహ్నం సందేహ్యోషధే సమృత్తిష్ట ప్రేహి ప్రద్ర వరదస్సు చక్రస్సు సునాభి ప్రతిష్టోర్ధ్వం పతిత్వాసం శశ్రే దివాస్వా ప్రకృతో జగాన ప్రభువర సేవాంగాధర్పరుషాపరు ఉదరే వావహితం దేవా ఉన్నయ పునః పురారష్టకృషం దేవా దేవా జీవయథా పునః ద్వాభిమౌ వాదౌ వాదరాజింధోరావరావద దక్షంతే అన్యః వాదువ్యాన్యో వాదుయద్రవాః ్రవాహ త్వం హి విష్ణుభేణుదేవానాం దూతయీయసే త్రాయంతామిమం దేవాస్త్రాయంతాం మరుతాం గణాః త్రాయంతాం విశ్వా భూతాని యథాయమానాసత్ ఆత్రాగమం సంతాదిభిరతోరిష్టతాదిభిః రక్షంత ఉగ్రమాభారిషం జరాయక్ష్మం స్వామితే అయం మే హస్తో భగవానయం మే భగవత్రః అయం మే విశ్వభేషజోయం శివాభిమర్షణః హస్తాభ్యాం దశరథాభ్యాం జిహ్వా వాజః పూరోగమీ అనామయత్రుభ్యాం హస్తాభ్యాం తాభ్యాం తాభిమృశామసి అజోయ్యాగ్నేరజనిష్టదోగాత్సోమశ్చరిచరిగారమయే క్రమద్వమగ్నినానాకముఖ్యాంగస్తే సుబిభ్రాతః దివస్పృష్టం స్వర్గత్రా విశ్రాజేదేభిరాధ్వం పృష్టాత్రేధివ్యాహమంతరిక్షమారోహమంతరిక్షాద్దివమారోహం దివో నాగస్త పృష్టాత్ స్వా ఆర్జ్యోతిరగామహం స్వార్యంతో నాపేక్షంతాజ్యాం రోహం దిరోదసి యజ్ఞయ్యే విశ్వతోధారం సువిద్వాంసో విదేరిరే అగ్నే ప్రేహి ప్రథమో దేవతానాం చక్షుర్దేవానాముతమానోషాణాం యక్షమాణా భృగోభిస్తజోషా స్పర్యం దుయజమానా స్వస్తి అజమానద్వీపయనాభితేన దివ్యం సువర్ణం వాయసం బృహంతం తేన యేష్మసు కృతస్య లోకం స్వరారోహంతో అభిలాకముత్తమం పంచోదరం పంచభిరంగులేభిర్దర్యోద్ధర పంచదైవోదరం ప్రాచ్యాహం దిశి దక్షిణాయాం దిశి పాత్రం ప్రతీచ్యాం దిశి భవదమస్త దేశ్యుత్తరస్యాం దిశ్యుత్తరం దేహి పాత్రం ఊర్ధ్వాయాం దిశ్యాదస్యానోగం దేహి దిశి ధ్రువాయాం దేహి వాజస్యమంతరిక్షేమ్యమస్య శ్రుతమజం శ్రుతయాత్మోర్ణోహితాదర్వైరంగే సంభృతం విశ్వరూపం సముత్తిష్టేతో అభినాగమత్రమం పద్భిష్టదుర్భ్య ప్రతిష్ట దిక్షు సమత్పరదంతు ప్రతిశోనభస్వదే సమప్రాణీ పాదజూతాయంతు బహర్షభస్తే నరతో నభస్వతో భాశ్రావః పృథివీం తర్పయంతు సమీక్షయంతు సమీక్షయంతుజంత వర్షస్య సర్గాయంతామోషయోస్వరూపాక్షయస్వగాయోనభాంశాంగేరాధీరంగా వర్షస్య సర్గా మహయంతు భూమి మృతజ్యాయంతాం దీర్ఘో విశ్వరూపాః గణాస్తోపగాయంతు మారుతా పర్జన్య ఘోషిణ పృథగ్ సర్గా వర్షస్య వర్షతో వర్షం పృథివీర ఉదీరయత మరుత సముద్రతస్తదేశ అర్కోనభవత్వాదయాత మహర్షభస్తే నరతోమస్వరోహాశ్రావః పృథివీం తర్పయంతు అవిక్రంద్రస్తయార్దయోరిం భూమిం పర్జన్య పజసా సమంధి త్వయా సృష్టం బహురమైతు వర్షమాచారైకీకృషగురుహేస్త్వస్తం సంభవంతు సుదాన ఉత్సాహజగరాభూత మరుద్ధి ప్రచ్యుత మేఘా వర్షం దుర్ధీమ ఆశామాశాం నిద్యోదతాం వాతావాన్ దుశోనీశ మరుద్ధి ప్రచ్యుత మేఘా సంయం దుర్ధీమ ఆపో విద్యుద బ్రహ్మ వర్షం సంభవంతు సుదాన ఉత్సాహజగరాభూత మరుద్ధ్య ప్రచ్యుత మేధా ప్రావంతు పృథివీమ అపామగ్నిస్తనోభిస్తంవిధానోజవోషధీనామధిగా బభూవ సనో వర్షం వరుదానం జాతవేదా ప్రాణం ప్రజాభ్యో అమృతం దివస్పరి ప్రజాపతిస్తాదాముద్రాదాపరిహిరయం మృతహిమృతజాతి ప్రప్యాయతాం విష్ణో అశ్వస్థేతోర్వాంగేతేనస్తనహితృణేహి అవోనిషించూర పితరస్వతం దుర్గరాపాంబరుణామనీ అవస్థేజ పదం దృష్టివాహవోరు సంవత్సరం శశయానా బ్రాహ్మణ వ్రతచారిణ పాదం పర్జన్యజింగిరాం ప్రమండూగా ప్రవాదమండూకి వర్షమావదాది మధ్యే రథస్య నమస్త విగృహ్య చతుర పద ఇమధ్యేదురి వర్షం వరుద్ధం విడదరో మరుతామన ఇచ్చత మహాంతం కోదాభిజ్ఞం వృధా విదృష్టాభవంతు బృహన్నే సామిష్టాతాంతికామేవశిషది యస్తాయం మన్యదేతర్వం దేవా ఇదం వీరు యస్తిష్టధీశరధియశ్చమంజయో నిరాయం చరధియ ప్రతంగం దోషం నిషద్యయం మంత్రయేతే రాజాతద్వేదవరుణశ్రుతీయా ఉదేయం భూనిర్వరుణశ్రేయాజ్ఞ ఉదాసౌద్యోర్బృహతే దూరేయం ఉదోస మద్రౌ వరుణశ్రీ ఉదాసీన ఉదయోద్యామజసత్వాత్మరస్తాన్న సముచ్యాదే వరుణశ్రేయరాజ్యా దివస్పద ప్రచరంతీ నమస్సహస్రాక్షాదే పశ్యంతి భూమిం సర్వం తద్రాజా వరుణో విచష్టైరం తరారోదేయత్వరస్త్రాహ సంఖ్యాతాశ్చో జనామక్షాణీరీనోదితాని ఏతే పాశా వరుణ సప్త సప్తేష్టం దీనాసంద చిరంతు సర్వే అనృతం మదం నయ్యస్త్రత్యవాద్యం సృజంతు శతేన పాశై అభిధే వరుణైన మాదే భోచ్యమృతమాక్ష ఆస్తాం యాన్న ఉదరం శృంగరీతోష ఇవాంధ్ర పరివృత్యమాన యో వరుణో వ్యామ్యోస్తం దేశ్యో వరుణో విదేశ్యోదేవరుణోష్టమానుష్వా సర్వైరవిష్యామి పాశైరసామానుష్యాయ్యా పుత్ర తాను సర్వా నను సందేశామి ఈశానాంతభేషజానముచ్చేక్షారభామహే చక్రే సహస్రవీర్యం సర్వస్మావోషధే త్వా సత్యజితం శవధరామీం సహమానాం పురస్సర సర్వాస్తమగ్నోషధీనాపారయాదితి వ్యాసచాపశమేనయాగం మూరమాదధే వ్యాసస్య హరణాయ జాతమాహారేభే తోకమత్కృతా యాంతే చక్రామే పాత్రేయాం చక్రుర్నీలమభిదే ఆమే మాంసే కృత్యాయాం చక్రుస్తయాగృత్యాగతోహి దౌష్వప్నం దౌర్జీవిత్యం రక్షో అంభమరాయ్యా దుర్నామ్యే సర్వా దుర్వాజస్తాస్మాదే క్షుధామారం తృష్ణామయం సర్వం తదపవిద్మహే తృష్ణామారం క్షుధామారమధోక్షమరాజనం అవాహమార్గత్వయా వయం సర్వం తదపవిద్మహే అపామార్గవోషధీనాం సర్వాధామేకైద్వశీ తేన విజ్వాస్తి రమధర్మగతశ్చరా సమంజోజస్వోత్రీ సమావతి కృణోమి సత్యమోదరే రథాస్తం నృత్తరీ యోదేవా కృత్యాన్ కృత్వా హరాదమేదుషో గృహం వత్సోధారురేవ మాతరం తం ప్రత్యముపద్యతాం అమాకృత్వా ఆత్మానయ్యస్తే నాన్యం విహాంసతి అశ్వాహారస్తస్యాం దగ్ధాయాం బహురా పక్కరిక్రతి సహస్రధామన్ విశేఖాం విగ్రీవాంఛాయయాత్మ పరిష్మచక్రుషే కృత్యాం ప్రియాం ప్రియావదేహ అనయోషద్యా సర్వాః కృత్యా దూషాం యాం క్షేత్రే చక్రుర్యాం ఘోషాం వాహతే పురుషేషు శస్రే పాదమంగుళిం చరాయ భద్రమస్మభ్యమాత్మనే తవ నంతు అవామార్గోపరమాష్ట్రుక్షేత్రియం శపథశ్చయ అపాహయాదుధానీయపసర్వారాయ్యా అపవిద్యయాదుధారపసర్వారాయ్యా అవాహమార్గత్వయా వయం సర్వం తదప విద్మహే ఉదో అస్యవృందృదోహృదయ ఉదోగత్యాగత ప్రజాంగిణీన బ్రాహ్మణేన పరియుక్తాదిషణ శేషత్ర భయమస్తి ప్రాప్నోషిరోషే అగ్రగేష్యోషధీనాం జ్యోతిదేవాభిదీపయన్ ఉదత్రాతాధిపాకస్యాథో హంతాసి రక్షతః యదో దేవాసూరాం స్వయాగ్రే నిరగుర్వత తదస్తమధ్యోషేవామార్గోజాయత విరిందతి శశశారాం నామ తే పితా ప్రత్యగ్రహిందిత్తంత్రయో అస్మాభిలాసయతి అసద్భౌమ్యా సమవర్తద్యావేషి మహర్జనాః తద్వైతో విధోపాయ ప్రత్యక్కర్తారే విచిషవు ప్రత్యంహితం బహోవిధపితీన పరస్వాం సర్వాన్మశ్రవధామధివరీయోయావయావధం శతేన మాపరీపాహి సహస్రేణాభిరక్షా ఇంద్రస్తే వీరధాం వద ఉగ్రవోజ్వాలమాదధ ఆపశ్యతి ప్రతిపశ్యతి వరాపశ్యతి పశ్యతి దివమంతరిక్షమాద్భూమిం సర్వం తద్దే విపశ్యతి తిస్రో దివస్ తిస్ర పృథివీశ్వరేవాహం సర్వాః భూతాని పశ్యామి దేవ్యోషధే దివ్యస్య సువర్ణశ్చరస్యీకా సా భూమిమారోహిత భయ్యాం తావదూరేవ తాం మే సహస్రాక్షో దేవో దక్షిణే హస్తాదధ ప్రజాహం సర్వం పశ్యామి యస్య శూద్ర ఉదార్యాః ఆవిష్క్రేణ అథో సహస్రక్షోత్తం ప్రతి పశ్యాత్మేదిరా దర్శయమాయాసుధానాం దర్శయయాసుధాన్యాః విశాచాన్ సర్వాన్ దర్శయే చిత్వారభవోషధే కశ్యపస్య చక్షురాదిదున్యాశ్చలక్ష్యాః వీద్రే సూర్యమివతత్తం తమ్మాపి శాచం తిరస్కారః ఉదగ్రహం పరిపాణాద్యాదుధానం మేదినం తేనాహం సర్వం పశ్యామృత శోగ్రముదార్యం యో అంతరిక్షేణ పతతి రమ్యశ్చాది భూమి యో మన్యతే నాథం తంపి శాచం ప్రదర్శయా ఆగావో అగ్మన్నుత భద్రమక్రం సీదంతు గోష్ఠేరయం తస్మే ప్రజాపతే పురూపాయిగ స్థిరింగాయ పూర్వీణోదుభా ఇంద్రో యజ్వరే గృణతే జగక్షేదాదిన సమ్మూఢాయతి భూజో భూజో రైమిదస్య వర్ధయం అభిన్నే కిల్యేనదాయతే వయం రాజశంకిత భారతస్కరో నాసామిత్రోజిరాజర్షతి దేవాంశ్చయాభిర్యజతేదాదివేదోమిత్రాభిసృజతే గోపతి సహర్వాణోష్ణుదేనత్రముపాయంతి అభి ఉరుగాయమభాయంతస్యదాను గావోమర్త్యస్య విచరంతి యజ్వరః గావో భగో గావ ఇంద్రోరిక్షాగావశ్వమస్య ప్రథమస్య భక్ష ఇమాయా గావస్తజనాథ ఇంద్ర ఇచ్ఛామి హృదానాథాచిదింద్రం యూయం గావో మేరయథాశంతీరశ్రీరం చిత్రుణుధాతు ప్రతీకం భద్రం గృహం వేణు భద్రవాజో బృహద్వయ ఉచ్యతే సభాసు ప్రజావదే సోజవసే రుషందే శుద్ధావస్సు ప్రపాణే వందే మావస్తేనైశతమాయం పరివో రుద్రశ్చ హేతృవృణక్తో ఇమమింగవర్ధయ క్షత్రియం ఇమం విశావే కృషం కృణత్వాం నిరేమిత్రాక్షణ్యాస్మాహముత్తరేషుం భజ గ్రామే అశ్వే ఢగోషనిష్టం భజో అమిత్రో అస్మక్షత్రాణమయమస్తు రాజేంద్రశత్రుం రంధయ సర్వమస్మై అయమస్తు వరామయర్ధనామయం విశాం విశ్వదీరస్తు రాజ అయం రాజా ప్రియన్నస్ భూజాత్రియోగామోషీనా పశూనాద ఉత్తరాంద్రమింద్రయ్యే నయంతే ఉత్తరస్తమధారే సమత్నాయేకేతరాజన్ శత్రువోజరాణి సింహ ప్రతీకో విశోధి సర్వాధ్యాఘ్ర ప్రతీకోశత్రూర్ ఏకభిందాజిగేవాంఛత్రోజామాభోజనాని అన్యేర్మన్వే ప్రథమస్తేతస ప్రాంజన్యస్ బహుధాయ బింధతే విశో విష ప్రవిశాం సమీమహే సమామం చత్వం భరతః యథాహవ్యం మహతి జాతవేదో యథా యజ్ఞం కల్పయతి ప్రజానన్ ేభ్యస్వమన్నావరహతనోమంజత్తంభరతన్యామన్నుపయుక్తం మహిష్టం కర్మం కర్మన్నాభరం అగ్నిమీరే రక్షోహణం యజ్ఞధనం ఘతాహూతం సనోమంజత్తం భరత సుజాగం జాతవేదం ఈశ్వరం విభం అవ్యవాహం హామహే హనోమంజత్వం భరత ఏన దేవాస్మాభరంభరం ప్రతిశయ్యోచేజ్జాతం జ్రవ్యం చేరాణం సోమ యజ్ఞిన్నాధిలోంచం హస ఇంద్రస్య మన్మహేషస్వజస్య మన్మహేరుత్రగ్నస్తో మా ఉపమే మాగురు యోధాశుడస్సుకృతోహమేదిగామంచర్తం హస యోగ్నీనాముగ్రవాహుర్యుర్యోధానవానాం బలమానురోజ యేన నిరాసింధవో యేన నావస్రామంచర్తం హస యశ్చర్షణి ప్రోవృఢస్మర్విద్యస్మేగ్రాహాన ప్రవదంతి బ్రహ్మణం యస్యాధరస్వక్తోదామదిష్టస్తమహామంచత్తం హర యస్యవశాసర్గభాగవుక్షణో యస్మై నేయం దేహస్వరవస్వర్విదే యస్మై శుక్రపవదే బ్రహ్మజుంభిరస్తమహామంచత్తం హర యస్యజుష్టిం సోమినః కామయం దేయం హవంతమిషోమంతం గమిష్టౌ యస్మిన్ నర్కశ్చి క్రియే యస్మిన్నో యస్వనోమంచత్తం హర ప్రథమకర్మకృత్యాయస్యోభ్యాయతాహింసోమంచత్వం హ్రద యస్రామాన్వయేయ పుష్టాది సోమేంద్రం నాధిజోజోమంచత్వం హ్రద యో విశ్వస్య పరిభోగోవరోముంచభ్యాజోమిదంతరిక్షే యో ప్రాయన్నాన్మహానశే కశ్చన గౌరవముంచదయమం భరద సుషేవం భవంతు మరుతో నశ్చోరస్తేనోమంచంతం భరద అవస్త ముద్రాద్యమగ్రహంది దివస్త్రీమభిజలం ఏ అగ్నిశాహరుతరో ముంచంతం హరద ఏ కీలాలేన తర్పయంతి ఏ ఘృతేన ఏ వావయోరేదరసాసం విజంతి ఏ అద్దేశానామరుదో వర్షయంతి తేనో ముంచంతం హరదః యది ఇదం మారుతో మారుదేన యది దేవాదైవ్యే నేదృగా యూనీ సిద్ధేవస్తేనో ముంచంతం హరదః తిగ్మమనేకం విరిడం సన్మారుదం నర్భృతనాసోగ్రం స్తౌమే మరుతో నాధిలోజోహమేమితేనో ముంచంతం హరదః భవాః సర్వో వందే వాం కస్య విత్తం జనోర్వామిదం ప్రతిశియతి రోచతే యామస్యేనాథే ద్విపదో యౌ చతుష్పదస్తౌ నో ముంచతేమం హరదః ేషాధేపదోయోచతుష్పదస్తౌ నో ముంచతమం భరత సహస్రాక్షోవృత్రహణాహువేహం దూరేగంస్తమేషాధేపదోయోచతుష్పదస్తౌ నో ముంచతమం భరత యావాహారేభాధే బహుదాగమగ్రేతస్తాష్టమభివాంజనేషు యావస్కేషాధేపదోయోచతుష్పదస్తౌరాముంచతమంభరదేవేషూతమానోషేషు యావస్కేషాధేపదోయోచతుష్పదస్తౌరాముంచతమం భరద యకర్ణో నగర్యాదుధానోస్మిం ధత్తాం వజ్రముగ్రౌ యావస్కేషాధేపదోయోచతుష్పదస్తౌరాముంచతమం భరద అధీనా బ్రూతం మృతనాథోగ్రౌ సంవజ్రేణ సృజయ్యే స్తౌమే భవాన్ సర్వో నాధిలోజోహేమితౌరాముంచతమం భరద మన్వే వారం మిత్రావరుణావృతావృతౌసరేణే ముంచతమంగీరసమోయామకస్తిం మిత్రావరుణజమలగ్నిమత్రిం యోగశ్చమరథోయౌవతిష్టం యోనో ముంచతమంగద యౌశ్వమరథోమధ్యశ్వం మిత్రావరుణాపురమేఘమత్రిం యౌమే మతమవరసప్తవద్రిం తౌ నో ముంచతమంగద యౌ భరద్వాజమవరథోయౌ గరిష్ఠైరం విశ్వామిత్రం వరుణమిత్రగుత్సం యౌ కక్షేవం తమవరథ ప్రోదకన్మం తౌ నో ముంచతమంగద యౌ మేధాదిమవరథోయౌ త్రిశోకం మిత్రావరుణాభుషణాం కాంకయ్యౌ యౌ గోదరమవరథ ప్రోదముంద్రం తౌ నో ముంచతమంగద యోరథ సత్యవత్మర్జునస్మిథునాభిజాతి దూషయన్ స్తోమీ మిత్రావరుణోజోహమితౌ నో ముంచతమంగద అహం రుద్రేభిర్వసోశ్చరామ్యహమాదిత్యేరుత విశ్వదేవైః అహం మిత్రావరుణో భావీరమ్యహమింద్రాగ్నేహమశ్వినోభా అహం రాష్ట్రీ సంగమానేవతోనాంతికిదుషీర్ప్రథమాయజ్ఞానాం స్వయమిదం వదామి దుష్టం దేవానాముదమానుషాణాం కామదేతం తముగ్రం కృణోమితం బ్రహ్మాణం తమిషిం తం సోమేధాం మయాసోన్నమత్యో విపశ్యతి యః ప్రాణదేయం శృణోత్యుక్తం అమంతవోమాంత ఉపక్షియంతి శ్రుధిశోరసద్ధేయం తే వదామి అహం రుద్రాయ ధనురాత నో విబ్రహ్మద్యశేషరేహం తమాహు అహంజనాయ సమదం కృణోమ్యహం ఆవేవేశ అహం సోమవాహనసం విభర్ణ్యహం తుష్టారముతభూషణం భరం అహం దదా నిద్రవేణా విష్ణుదే సుప్రావ్యాయ సంవరే అహం సోమే విద సర్వస్య మూర్ధన్ మమజోనీరత్వా ఆంతస్య ముద్రే తతో వితిష్ఠే భువనాని విశ్వదామోంజాం అశ్వనోపస్పృశామి అహమేవ వాతరివ ప్రవాహమ్యాభవాన భువనాని విశ్వాః పరో దివా పరేణ పృథివ్యై దావదే మహిం నా సంవరభూవ తదాహమన్యో సరసమారుజంతో హర్షయమాణ హృషితాసో మరుత్తన్ విఘ్నేశ భాయుధ సంశిరా ఉపప్రయం దురో అగ్నిరోగా అగ్నిరేవ మన్యో ద్విహతస్తహస్తాయేర్ణస్తే హోదరే హత్వా యశత్రోన్యభజస్తే నవోజో విమానో విపృధోదస్త సహస్రమన్యో అభిమాదివస్మై విజన్మణం బ్రహ్మణం ప్రేహి శత్రో ఉగ్రం తే బాజోరుద్రేవీషయాశారేతో బహో నామాసి మన్యేషం విసంయుద్ధాయ సంశేషాధే అకృత్తరుక్తయం జుమంతం ఘోషం విజయరాయ గణమసి విజయణ విజింద్రయవానవ్రవోస్మాకం మన్యోధిపా భవేహ ప్రియంతే నామ సగురే గణేవసి విద్మాతముత్సంయత ఆబూత ఆహూత్యా సహజాపగ్రాయ గణోర్ష భూత ఉత్తరం రామన్యోహమేద్యే మహాధనస్ పురోహోత సంసృతి సంసృష్టం ధనముభయం సమాగతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యః వియోదధానాగతరేషు సత్రపరాజితాసోపనిలజంత యస్తే మన్యో వీరగ్రగ్రసహవోజః పుష్యతి విశ్వమానుడయ సాహ్యావదా సమాద్యంతయాయుజా వయం సహస్కృతే రథదాతహత్వదా మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యురుహోదావరుణో జాతవేదా మన్యుర్విశరీరదేవారోహేయా పాహినో మన్యో తపసాదజోషా అభీమన్యో తమ సత్తమీయాంతపసాయుజా విజయహి శత్రూన్ అమిత్ర వృత్రాజస్వాచ విశ్వాసోన్యాభరాత్మన్న తమ్ హి మన్యోభిర్భామోభివాది విశ్వదర్శనస్తూయస్తీరాస్మాదనాదుధే అపాద సన్నపేతోషేత కంద్వామన్యోర్గుర్జీరాహంపరే అయం దే అశ్నువే గర్వాన్ ప్రదేశేన సగురే విశ్వదావన్ మన్యో వజ్రన్నహనావత్సహనావదస్యోధ్యాపే అభిప్రేహి దక్షిణోధా వృత్రాణి లంఘనా బూరి జుహోమీరే ధరుణం మధ్వగ్రమహాంస ప్రథమాపి బావ అపనశ్రోషుచదగమగ్నేషుద్యారయనశ్రోషుచదగం సుక్షేత్రియాసురాధుయావసురాధరిణామహే అపనశ్రోషుచదగం పయద్బందిష్టయేషాం ప్రాస్మాకాశ్చ సూరయః అపనశ్రోషుచదగం ప్రయత్తే అగ్నే సూరయో జాయేమహి ప్రదే వయం అపనశ్రోషుచదగం ప్రయదగ్నే సహస్రతో విశ్వతోయం దేభానవాః అపనశ్రోషుచదగం తమ్ హి విశ్వతో విశ్వతః పరిభూరతి అపనశ్రోషుచదగం దిశో విశ్వతో ముఖాదీనామేవ పారయ అపనశ్రోషుచదగం సహస్రసింధోమివ నావాదీపర్షా స్వస్తయే అపనశ్రోషుచదగం బ్రహ్మాశీర్షం బృహదస్ పృష్టం వామదేవ్యముదరమోదరస్ ఛందాంసి భక్షోముఖమస్ సత్యం విష్టారీయాస్తపరోధియజ్ఞ అనష్టా పూరా పవనేన శుద్ధాశ్రుచిమీయంతి లోకం నైషాం శిష్టం వదహరి రాతవేదా స్వర్గే లోకే బహుస్త్రేణామేషాం విష్టారిణ మోధనయ్యే పచం నిలైనావర్తి సజతే కళాజన ఆస్తేపరాదిదేవాం సంగం ధర్మయ్యే సౌమ్యే విష్టారిణ బోధనైవ్యవః పరీమృష్ణాతిరేతా రథే భూత్వాజ్ఞానమేతరతోమహిష్టో విష్టారిణం భక్తాదిమమావేశ ఆంగేకం కుమోదం సంతరణోతి శాలోకం శభకౌముదాని ఏతా స్వాధారా ఉపయంతు సర్వా స్వర్గే లోకే మధో మత్తింద్రమానా ఉపత్వా తిష్టంతు పుష్కరిణే సమంతా ఘతర్గదా మధుగోలా సరోదగా క్షీరేణ పూర్ణ ఉదగేన దగ్ధా ఏతా స్వాధారా ఉపయంతు సర్వా స్వర్గే లోకే మధో మత్తింద్రమానా ఉపత్వా తిష్టంతు పుష్కరిణే సమంతా చతురః కుంభాశ్చతుర్దశధామి క్షీరేణ పూర్ణాముదగేన దగ్ధా ఏతా స్వాధారా ఉపయంతు సర్వా స్వర్గే లోకే మధో మత్తింద్రమానా ఉపత్వా తిష్టంతు పుష్కరిణే సమంతాః ఇమోరన్యధే బ్రాహ్మణేషో విష్టారిణం లోకజితం స్వర్గం సమేవాశ్రేష్టమానో విశ్వరూపాధేక్కా మధుఘానే అస్తో యమోదనం ప్రథమజాతస్య ప్రజాపతిస్తపద బ్రహ్మణే భజత యో లోకానాం విధిర్నాభిలేషాత్తేనోధనేనాదీతరాణి వృత్యం ఏనాదరం భోదో వృత్యమన్నవిందం తపసాశ్రమేణ యం భవాజ బ్రహ్మణే బ్రహ్మపూర్వం తేనోదరేనాదీతరాణి భృత్యం యో దాధార పృథివీం విశ్వభోజయం అంతరిక్షమాపరిణాద్దేన యో హస్తభ్రాద్దివమూర్ధ్వమ హిమ్నాదేనోదరేనాదీతరాణి భృత్యం యస్మాన్మాధారం వేదాస్తిం సదరా సంవత్సరో యస్మాన్ నిర్మితో ద్వాదశారః అహోరాత్రాయం పర్యంతో నాపుస్తేనోదరేనాదీతరాణి భృత్యం యత్ప్రాణ ప్రాణవాన్ భూయస్మై లోకాతవంతక్షరంతి జ్యోతిష్పదే ప్రతిశోదర్శిర్వాస్తేనోదరేనాదీతరాణి భృత్యం యస్మాత్వక్వాదమృతం సంభూవయోగాయత్ర్యాధిపతిర్బభూవ యస్మిన్ వేదానిహీతా విశ్వరూపాస్తేనోదరేనాదీతరాణి భృత్యం అవబాధే ద్విషందం దేవబీజం భవత్నాయే మే పదే భవంతు బ్రహ్మోదనం విశ్వజితం వజామి శృణ్వన్ లోకే శ్రద్ధానస్య దేవాః తాం సత్యౌజా పదహత్రన్యర్వైశ్వానరో విధాః యో నో దురస్యాద్యత్సాచ్యాధో యో నో ఆరాధ్యాత్ యో నో దిక్షదిక్షదో దిక్షదో దిక్షది వైశ్వానరస్యోరగ్నేరీ దామితం యాగరే మృగయంతే ప్రతిక్రోధే మా భాస్యే ద్రవ్యాదో అన్యాన్యత్సర్వాంస్తాన్ సహసాధే సహేజాన్ సహసైషాన్ సమీరం దే సర్వాంగులస్యోహంగేవాస్తే సూర్యేణే జలం నదీర్ పర్వదే సంతై పశుభిర్మిదే తపనోహస్తిజానాం వ్యాఘ్రో గోమతామివ స్వానసింహమివ దృష్టా దేవిందేవ్యంచరం కపీశాచై సంశక్నో వినస్తేనైర్నవనగ్గుభిః విశాచాస్తస్మాన్ నశ్యంతి యమహం గ్రావణమామిషే యం గ్రావణమామిషద ఇదముగ్రం సోమ విశాచాస్తస్మాన్ నశ్యంతి న పాపముపజానతే యే మా క్రోధయంతి అభిదాహస్తిరం మశకాయివ తానహం మన్యే దునే తాంజనే అల్పశిలోనివ అభిధర్మిర్వ్యజర్ధత్తామశ్వమివాశ్చాభిధాన్యా మల్లోయో వృద్ధే సౌభాషాన్నముచ్యతే.